మీ రటక్కపు బారదున్న భయం భయంగా చకింతరుల జీవత్తి మీ రట అపి జనతారు నమక్ ఏక ఏక వినాశకరదా అది నవత వారి ఏ బియ అపి హదవత్తుల డవిల్ల దహన అపి మొఖద్ద విన్నే అన్ని కేర యాపనేత భయ నతో గీ బుదవియ అది నవత వారి భయ వేల అహన పంత యాపనే హామ్దువంగే హామ్రుని భయ నతో అపిట ఇంద పులవంద కేర అవడ కమక్ నద్ యాకరుతుల మీ హత్తి ఇల్లన దిమల సందానే ఇల్లన అపిట దెన్న ఈలమ వెడల రాజ్య ములిన్ దెన్న ඉලාගන් අරයට කියලා අපි දිනා ගන්න හැටි දන්නවා ඒකින්න මේකෙන් පරිස්සම් වෙන්න ඕන අනිල් කියනවා අපි ආවම පසු සහෝදරයෝයි අර හරේ යහපනේ ඉන්න සම්බන්ධන්ලා එක්කව කරගෙන ෆෙඩරල් රාජ්‍ය ඉල්ලන අයත් එක්ක එක්කවලා අපි ආණ්ඩුව පිටවනවා එතෙන්දීම තමයි ඔවුන් පරාජය පිළිගන්නේ ආණ්ඩුවනේ